58 అభాస చిత్తము. రామ, ఇక్కడ ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిచారంలో సిద్ధి పొందినట్లయితే మనస్సు నిశ్చలమైపోతుందని చెబుతున్నారు. స్పందం ఉంటేనే మనస్సు ఉన్నట్టు లెక్క, ఎందుకంటే స్పందమే మనస్సు యొక్క స్వభావం. వేడి అనేది వెళ్ళిపోయాక నిప్పనేది అక్కడ ఉంటుందా? అలాగే స్పందం పోయి నిశ్చలమైందంటే మనస్సే లేకుండా పోతుందన్నమాట. మనస్సే లేకపోతే మనిషి జీవిస్తాడా? కనుక ఈ పైన చెప్పిన ప్రకారం చూస్తే, ఒకడు గట్టిగా విచారణ చేసి దాంట్లో పట్టు సంపాదిస్తే ఇక వాడు బ్రతకడన్నమాట. ఆత్మవిచారమన్నది మోక్షానికి ఒక సాధనం మాత్రమే. సాధనం చేతిలోకి వచ్చేసరికి వీడు ఢాం అనేటట్టయితే ఇక వీడికి మోక్షం ఎలా వస్తుంది? ఇది సందేహం. రామ, దీనికి సమాధానం ఏమంటే, మామూలు మనిషికి అనుభవంలో ఉండే మనస్సు నిత్యము స్పందనశీలంగానే ఉంటుంది. అది సత్యమే, కాని ఆత్మవిచారణ వల్ల ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా ఆశ్రయించిన మనస్సు పూర్తిగా మరణించదు, కాని స్పందించను స్పందించదు. ఆ దశలో మనస్సనేది ఒక విచిత్ర స్థితిలో ఉంటుంది. పెద్దలు అలాంటి స్థితిలో ఉన్న మనస్సుకు ఆభాస చిత్తము అని పేరు పెట్టారు. ఈ పేరు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెబుతా విను. ఒక రైతు తన పొలంలో నాటటం కోసం మరొక రైతు దగ్గర విత్తనాలు కొనుక్కున్నాడు. ఆ రైతుకి ఆయసర్ 73, వీడిమీద అంతర్గతంగా అసూయ ఉంది. అందుచేత వాడు ఏం చేశాడంటే, వీడి దగ్గర డబ్బు పుచ్చుకొని విత్తనాలు రేపిస్తారా అని పంపించాడు. ఆ రాత్రి ఆ అమ్మకందారుడు విత్తనాలన్నీ బూరముకుడులో వేసి సన్నగా వేయించి మళ్లీ మూటగట్టాడు. మర్నాడు కొనుక్కునే రైతు వచ్చి విత్తనాలను పరిశీలించి చూసుకొని బాగానే ఉన్నాయనుకొని తీసుకెళ్లిపోయాడు. తీరా నాట్లయ్యాక చూస్తే ఒక్క గింజ కూడా మొలకెత్తలేదు. ఇక్కడ ఏం జరిగింది? కొనుక్కునే రైతు కళ్ళు మూసుకొని విత్తనాలు తీసుకుపోలేదు. విత్తనాలు పైకి చూడటానికి మంచి విత్తనాలలాగానే ఉన్నాయి, కాని వేయించడం వల్ల అవన్నీ చచ్చిపోయి ఉన్నాయి. పూర్తిగా మాడిపోయేటట్టు వేగిస్తే కొనుక్కునే రైతుకు తెలిసేదే, అవతలివాడు అట్లా వేయించలేదు. పైకి చూస్తే మామూలుగానే ఉండేటట్లు, లోపల విత్తనం మాత్రం మాడిపోయేటట్లు సన్నగా వేగించాడు. కనుక ఆ విత్తనాలు పైకి మాత్రం మంచి విత్తనాలగానే కనిపిస్తున్నాయి, గాని నాటితే మొలకెత్తటం లేదు. అలాంటి విత్తనాలను లోకులు అభాస విత్తనాలు అంటున్నారు. అలాగే ఆత్మవిచారణలో సిద్ధి సాధించినవాడి మనస్సు కూడా ఆభాస మనస్సయి పోతుంది. అది బయటికి మనస్సు లాగానే కనిపిస్తుంది, గాని దాని లోపల ఉండే వాసన సమూహమంతా మాడిపోతుంది. అందుచేత అది కొత్తగా విక్షేపాలను పుట్టించజాలదు, కాని దానికి మనస్సనే ఆకారం ఉంటుంది గనుక అది పూర్తిగా చచ్చిన దానికింద లెక్కగాదు. అందువల్లే ఆ జీవికి మరణం రాదు. అందుచేత ఆత్మవిచారం వల్ల మరణం వస్తుందేమోనని సందేహించవలసిన పనిలేదు. అయితే అలాంటివాడికి వేగించిన విత్తనంలాగా ఆభాసమనస్సే ఉంటే వాడి ప్రవర్తన లోకల్లో ఎలా ఉంటుంది అని అడుగుతావేమో విను. అలాంటి మహానుభావుడు ఈ సువిశాల మహాప్రపంచంలో అన్నిటినీ వట్టిగా చూస్తూ ఉంటాడు. వాటిమీద అనురాగమూ పెట్టుకోడు, ద్వేషమూ పెట్టుకోడు. వాటిల్లో కొన్ని పవిత్రమైనవని, సత్యాలని భావించి అలాంటివాటిని అనుభవించాలని అనుకోడు. మరికొన్ని చెడువని, అపవిత్రాలని భావించి వాటిని తొలగించుకోవాలనుకోడు. వస్తువులు దొరికినప్పుడు పొంగిపోడు, దొరకలేదని కుంగిపోడు. రామ, ఆ మహానుభావుడి ప్రవర్తన లోకానికి విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. వాడు గాఢనిద్రలో ఉన్నట్టుగా, ప్రపంచంలో ఏదీ తెలియనట్టుగా ఉంటాడు. కాని వాడు అజ్ఞానంలో ఉండదు. వాడేదో స్వాప్నిక లోకల్లో ఉన్నట్టుగా, తన ధోరణే వేరు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. కాని వాడికి లోపల వాసనలుగాని, వాసన ప్రపంచంగాని అసలే ఉండవు. వాడు బాహ్య ప్రపంచంలో తక్కినవాళ్లలాగా గంతులు వేయడు. నచ నైష్కర్మ్యమాదత్తే నచ కర్మణి మజ్జతి. 3.14 /33. వాడు కర్మ సన్యాసి కాడు, కర్మ ఆసక్తుడూ కాడు. వాడు జరిగిపోయిన వాటిని గూర్చి పట్టించుకోడు. జరిగే వాటిని జరగనిస్తూ ఉంటాడు. మనస్సును కలవరపెట్టుకోడు, అలాగని కదలిక లేకుండా కూర్చోడు. స్వభావసిద్ధంగా జరిగిపోయే పనులను జరగనిస్తూ ఉంటాడు. వాడు నిండు సముద్రంలాగా ఉంటాడు. రామ, కొందరు మహానుభావులైన యోగులు ఈ శరీరం ఉండగానే జీవన్ముక్తులై ఇలా ఆభాసరూపమైన మనస్సుతో కొంతకాలం జీవించి చివరికి విదేహ కైవల్యాన్ని పొందుతారు. ఆత్మవిచారణ ఇంతటి మహాఫలాన్ని అందిస్తుంది. ఆయసర్ 74. కనుక రామ, ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు కోహం కస్యచ సంసరహ 3.v.ps.14 స్లో 37 నేను ఎవడ్జి, ఈ సంసారం ఎవడ్జి పట్టుకొంది అని ఈ విధంగా తనలో తానే విచారణ చేసుకుంటూ ఉండాలి. లోక వ్యవహారంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు వెనుక ముందు చూసుకొని జాగ్రత్తగా విచారణ చేసుకుంటూ ఉంటారు. మామూలు మనుషులే కాదు, మహారాజులు కూడా విచారణ చేసుకుంటూ ఉంటారు. ఏ యుద్ధాలో వచ్చినప్పుడు నేను మహారాజుని కదా అనుకుంటూ మూతి ముడుచుకు కూర్చొనే రాజు నశించిపోతాడు. అలాంటి సమయాల్లో తెలివి గల రాజులు మంత్రుల్ని పిలిచి పూర్వాపర విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మహారాజులే ఈ పని చేస్తుంటే మామూలు మనిషికి తప్పుతుందా? మామూలు లోక వ్యవహారానికి విచారణ కావలసి ఉంటే అత్యంత గంభీరమైన పరమాత్మ విషయానికి ఇంకా గట్టి విచారణ ఉండదా? కనుక రామ, ప్రతిమానవుడు కోహం కస్యచ సంసరహ నేనెవడ్జి, ఈ సంసారం ఎవరికి అని ఇలా విచారణ చేసుకోవాలి. వేదంలో కర్మకాండ, బ్రహ్మకాండ అని రెండు భాగాలున్నాయి. వీటిలో కర్మకాండ ధర్మ సిద్ధాంతాలను ఉపదేశిస్తున్నది. అంటే ఏ సత్కారం చేస్తే ఏ సత్ఫలితం వస్తుందో ఆ ఉపాయాలను చెబుతున్నది. ఇక బ్రహ్మకాండ ఉంది, దీనినే వేదాంతాలని ఉపనిషత్తులని పిలుస్తుంటారు. ఈ భాగం పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. ధీశాలి అయిన మానవుడు ఈ రెండు భాగాలను కూడా విచారణ చెయ్యాలి. అజ్ఞానం అనే చీకట్లో ఉన్న మానవుడికి విచారణ అనేది ఒక దీపం వంటిది. రామ, మనకు కన్ను ఉన్నా చీకటి మీద పడితే అది పనిచేయదు. పోనీ కాంతిని సూటిగా కన్నులోకి కేంద్రీకరించినా కన్ను పనిచేయదు. వెలుతురు సమంగానే ఉన్నా మధ్యలో అడ్డం ఉంటే వాటిని చూడజాలదు. కాని విచారణ అనే నేత్రానికి ఇలాంటి దోషాలు ఏమీ లేవు. అది చీకట్లోనూ చూడగలదు, వెలుతురులోనూ చూడగలదు, అడ్డం ఉన్నా చూడగలదు. అందువల్ల విచారణ లేనివాడే పుట్టు గుడ్డివాడని నేనంటాను. వివేకాంధో హి జాత్యంధః 3.v.ps.14/41. రామ, విచారణలలో పరమాత్మ విచారణ చాలా గొప్పది. అది పవిత్రమైనది, కనుక దాన్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టరాదు. పెద్ద పెద్ద రోగాలతో వచ్చే దుహఖం కంటే కూడా విచారణ రాహిత్యం వల్ల వచ్చే దుహఖమే గొప్పది. విషం తినటం వల్ల, కత్తి పెట్టి కోసుకోవడం వల్ల వచ్చే దుహఖం కంటే కూడా విచారణ రాహిత్యం వల్ల వచ్చే దుహఖమే గొప్పది. ఇదేమిటి ఇలా చెబుతున్నారనుకుంటున్నావేమో. రోగం వల్ల, విషం వల్ల, కత్తి వల్ల వచ్చే దుహఖం ఈ ఒక్క జన్మకే ఉంటుంది. విచారణ రాహిత్యం వల్ల వచ్చే దుహఖం జన్మజన్మలకు వదిలిపెట్టదు. అందువల్ల దాని గురించి అంత గట్టిగా చెబుతున్నాను. ఇంత చెబుతున్నారు గదా, అసలు విచారణ అంటే ఎలా ఉంటుంది అంటావేమో. ఇదివరకే చెప్పాను, మళ్లీ చెబుతాను. కోహం కథమయం దోషః సంసారఖ్య ఉపాగతః న్యాయనేతి పరామర్శో విచార ఇతి కథ్యతే 3.v.ps.14/50. నేనెవర్ని, ఈ సంసారమనే దోషం నాకిలా వచ్చింది అని ఏడుస్తూ కూర్చోవటం కాదు. యుక్తి ప్రతీప్తులతో పై ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించాలి. ఆ ఉక్తి ప్రతీప్తులను అల్లుకునేటప్పుడు వేదశాస్త్రాల సహాయం తీసుకోవాలి. అలాంటి ఆలోచన పేరే విచారణ. రామ, వ్యవహార ప్రపంచంలో ప్రతివాళ్లూ హేయోపాధేయ విచారణ చేసుకుంటూనే ఉన్నారా? ఆయసర్ 75. అంటే ఇది పనికొచ్చేది, ఇది పనికిరాదు అని విచారణ చేసి నిర్ణయించుకుంటున్నారు. తత్వజిజ్ఞాస కలవాడు కూడా ఆ పనే చెయ్యాలి. అలాంటి విచారణ వల్లనే వాడికి జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల శమం లభిస్తుంది. రామ, నేను నీకు వెనుకటి అధ్యాయంలో శమాన్ని గూర్చి చాలా వివరించాను. ఆ శమం రావాలంటే ఉపాయం ఈ విచారణే. సఫలతాం ఫలతే భువి కర్మణ ప్రకటతాం కిల గచ్చతి ఉత్తమ స్ఫుట విచార దృశైవ విచారిత సమవతే భవతే చ విరోచతాం ము వ్య డొట్ ప్ర డొట్ స 14 శ్లో 54. ఓ రామ, నీవు ఇప్పటికే కొంత శమాన్ని సాధించావు, అందువల్ల నీకు ఈ విచారణ మీద రుచి మరింత పెరుగుగాక. రామ, ఇక నీకు మూడవ ద్వారపాలకుడైన సంతోషాన్ని గూర్చి వివరిస్తాను.